227 సచ్చిదానంద సం భా సచ్చిదానంద సచ్చాసో చిచ్చ సచ్చిత్ సచ్చిచ్చాసో ఆనందశ్చ కాలతీయ బాధ్యత్వం సత్వం శ్వేతర ప్రకాశ ప్రకాశత్వం చి త్వం పరమ ప్రేమాస్పదత్వం ఆనందత్వం సత్యం జ్ఞానమనంతం విజ్ఞానమానందం సదేన సోమ్యేదమగ్ర ఆసీత్ ప్రజ్ఞా ప్రతిష్టా ప్రజ్ఞానం బ్రహ్మ ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ ఆనందం బ్రహ్మణో విద్వాన్న బిభేతి కుతశ్చన ఇత్యాది శృతిభ్యః ఒకటితే స్వరూపం యస్యః సా తథోక్త వేదాంత శాస్త్రోక్త బ్రహ్మ స్వరూప లక్షణలజి తేత్యర్థః ఓం సచ్చిదానందాయే నమః ఒకటి ఆ వి సచ్చిత్తులు కలిసిన సచ్చిత్తులగును సచ్చిత్తులు ఆనందము సమసించిన సచ్చిదానందము లగును త్రికాల బాధ్యత్వము సత్వము ఏది నిత్యమో యది సతమని భావము తనకం తేతరమైన ప్రకాశము చేత ప్రకాశించక సత్యపోవుట స్వయం ప్రకాశమై యుండుట చిత్వమనబడును పరమ ప్రేమాస్పదమై యుండుట యనందత్వము సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సత్య జ్ఞాన అనంతరూపమైనది విజ్ఞానమానందం విజ్ఞానస్వరూపము ఆనందస్వరూపము ఆనందస్వరూపమునేనది బ్రహ్మ సదేవ సోమ్యేదమగ్ర ఆసీత్ సృష్టికి పూర్వము ఈ ప్రపంచము సద్రూపము గనేయున్నది ప్రజ్ఞా ప్రతిష్టా ప్రజ్ఞానం బ్రహ్మ ప్రజ్ఞయే సర్వాధారము ప్రజ్ఞానమే బ్రహ్మ ఆనందో బ్రహ్మేతి స్యజానాత్ ఆనందమే బ్రహ్మ ఎని తెలుసుకొనెను ఆనందం బ్రహ్మణో విద్వాన్న బిభేతి కుతశ్చన బ్రహ్మ యొక్క యానందమును బ్రహ్మాభిన్నమైన యానందమును రాహోశ్శరణత్ రాహువు యొక్క శిరస్సు అనినట్లు డబ్ల్యూ తెలుసుకొసిన విద్వాంసుడు గుట్ జ్ఞాని దేనివలన భయము నొందడు మొదలైన శృతివచనముల వలన సచ్చిదానందములు స్వరూప బ్రహ్మస్వరూప లక్షణములని తెలియచున్నది బోధకములైన సచ్చిదానందములు గలదిగాన శ్రీమహారాజ్ఞి సచ్చిదానందాయని స్తవనీయ ఎగుచున్నది వేదాంతశాస్త్రము నందు చెప్పబడిన బ్రహ్మ స్వరూపలక్షణముల చేత తెలియబడునదని భావము.